அஸ்மத்குருப்பியோ நமஹ, அஸ்மத் பரமகுருப்பியோ நமஹ, அஸ்மத் சர்வகுருப்பியோ நமஹ. ஸ்ரீமதே நாராயணாய நமஹ, ஸ்ரீமதே ராமானுஜாய நமஹ, ஸ்ரீமதே சடகோபாய நமஹ. பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோப வாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பரிவார சமேதங்க அயோத்தியலோ வேஞ்சேசி உன்னா ஸ்ரீ சீதாராமச்சந்திர சுவாமி பாதாரவிந்தமுலக்கு சாஷ்டாங்க தண்டவத் பிரணாம சஹசிரமுல அர்ப்பிச்சி ஸ்ரீ ஷடாரி வேதம் திருவாய்மொழி ஒகட்டவ சதகமு மூடவ தசகமுலோ பதவ பாசுரம் ఈరోజు మనము చెప్పుకుందాం. పరమాత్మ యొక్క మహాత్మ్యాన్ని చెప్పారు, అవతారాలని చెప్పారు. అందరూ కూడా ఆయనలోని భాగమే. త్రిమూర్తులు అంటే ప్రధానమూర్తి ఆయనే, మిగిలిన వారిద్దరూ కూడా చెరువు ప్రక్కన, ఎడవ ప్రక్కన బ్రహ్మదేవుడు, కుడి ప్రక్కన పరమశివుడు. మధ్యే విరించి గిరిశః, మధ్యే విరించి గిరిశం ప్రథమావతార అన్నారు పరాశర భట్టుల వారు. కనుక మధ్యలో ఉన్నాడు ఆయన, అటు ఇటు ఉన్నారు ఇద్దరు. నిజానికి పనులు కూడా అంతే. సృష్టి చేసేవాడు బ్రహ్మ, స్థితి చేసే ఆయన మయంలో ఉన్న మధ్యలో ఉన్నాడు, లయం చేసే ఆయన పరమశివుడు. వారిని కూడా తన శరీరంలోనే ఉంచుకున్నాడు. అంతేకాదు అందరినీ కూడా ఉంచుకున్నాడు, అందరినీ బిడ్డలే అన్నాడు. తెలుసుకోలేకపోవటం మనం, ప్రధాన భాగం వాళ్ళకి ఇచ్చారు కనుక వారినేమి మనము నిందించకూడదు అని చెప్పాను. అవసరం లేదని కాదు, నిందించకూడదు, వారిని నిందించకూడదు. కాకుంటే వారిని ఏదో ఒక ప్రధానంగా చేసేసేసేయాలి అని చూసే వారిని గౌరవించకూడదు, అది మనం చేయాల్సిన పని. కనుక అలా నిర్ణయించుకున్నాడు ఈయన. ఆయన యొక్క దివ్య వైభవం అంతా కూడా చెప్పి ఇప్పుడు ఇక్కడ ఈ పాసురంతోనే ఇక ఈ దశకం అవుతుంది. తర్వాత 11వది అంటే ఫలశ్రుతిగా చెబుతారు ఆయన. కనుక ఆయన యొక్క అభిప్రాయాన్ని రాబోయే దానికి కూడా దీనిలోనే చెబుతుంటారు. అంటే ఆ తర్వాత 4వ దశకానికి కూడా రాబోయేది అని, అంటే దానికి కూడా ఇక్కడే బీజం ఉంటుంది. మనం చూద్దాం. ఆళ్వారు తిరువడిగలే శరణం తుయక్కరు మరియిల్ నన్యానత్తులు அமரரை அமரரை துயக்கும் மயக்குடை மாயைகள் வானிலும் பெரியனவல்லன் புயற்கரு நிறத்தனன் பெருநிலங் கடந்த நல்லடிப்போது அயற்பில நலத்துவன் தஜுவன் வணங்குவன் அமர்ந்தே. ప్రతిపదార్థం చూద్దాం. తుయక్కు సంశయము అర లేని మదియిల్ మనస్సునందు పుట్టిన నల్ శ్రేష్టమైన జ్ఞానత్తుల్ జ్ఞానము గల అమరరై దేవతలను తుయక్కు కలత చెందిన వారినిగా చేసడి మయక్కుడై భ్రమింపచేయ శక్తిగల మాయైహల్ మాయలను వానిలుం ఆకాశము కంటే పెరియన వల్లన్ పెద్దవిగా చేయువాడును. పుయల్ నల్లని మేఘము వంటి కరునిరత్తనన్ నల్లని తిరుమేను గలవాడును అయిన శ్రీహపతి యొక్క పెరునలం విశాలమైన భూమిని కడంద కొలిసిన నల్ విలక్షణమైన అడిపోదు పాదపద్మములను అమరుందు అమరియుండి అయర్పిలన్ మరపు లేనివాడినై అలత్తువన్ పలికెదను. ఆయన పాదపద్మములను గుర్చి నేను పలుకుతూ ఉన్నానయ్యా. తజువువన్ కౌగిలించుకునేదను, వణంగువన్ నమస్కరించదను. చూడండి, మూడు మాటలు చెప్తున్నాను. ఆ పాద పద్మముల ప్రభావాన్ని చెబుతూ ఉంటే ఆ సంతోషం కలిగి వాటిని కౌగిలించుకుంటూ ఉన్నా, అలాగే వాటికి నమస్కరిస్తూ ఉన్నా. మరి ఇవే కదా పాదపద్మాలే కదా ప్రధానము. ఎక్కడ పూజ చేసినా అక్కడే చేయాలి. అందరూ చక్కగా ఇప్పుడు ఆ పటాలకి బొట్లు పెడుతుంటారు, అద్దాల మీద నెత్తి మీద పూలు పెడుతుంటారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఎర్రి ఎవడూ చెప్పలేడు, ఎవరూ మాంచనూ లేరు, ఎవరూ మానరు కూడా. ఎందుకనంటే అలాంటివే కావాలి, కాకపోతే ఒక్క పని మాత్రం చేయలేకపోతున్నారు. తినేదాంతో విసర్జించటము, విసర్జించేదాంతో తినటము చేయలేకపోతున్నారు తప్ప అన్నీ చేస్తున్నారు. మరి అంత గొప్పవాళ్ళు అన్నమాట, పాదములకే నమస్కరించేది వాటిని, కౌగులించుకునేది పాదములనే, అలాగే పలికేది వాటి ప్రభావాన్ని అని చెబుతూ ఉన్నాడు ఆయన. దివ్య జ్ఞానము కలవారట బ్రహ్మాది దేవతలందరూ కూడా వారిని కూడా మోహింపజేస్తాడు. మనకి భాగవతం చెప్పుకుంటున్నాం కదా, ఎలాగో వస్తాయి అక్కడ, ఎక్కడెక్కడ మోహపోయాడు బ్రహ్మదేవుడు ఆ గోవత్సములు దూడల్ని తీసుకుపోయి ఆయన భ్రమపడ్డాడు. ఇంద్రుడు పర్వతాన్ని ఎత్తి అక్కడ పర్వతానికి పెట్టించాడు గోవర్ధనానికి అని, అక్కడ రాళ్లవాన కురిపించాడు. పరమశివుడు బాణాసురుడి దగ్గరకు పోయి అతనికి భక్తుడు కనుక అతని వైపున ఉండి అక్కడ భంగపడ్డాడు. మరి ఎటువంటి వారినైనా సరే తన యొక్క ఆ మాయల చేత అలా భ్రమింపచేసేటటువంటి మాయన్, అసలు తమిళంలో ఆయన అనేది మాయన్ అనే, మాయన్ అంటే పరమాత్మ. తర్వాత మనవాళ్ళు రకరకాల పేర్లు తెచ్చారనుకోండి, మాయన్ అనేటి మాయనై మన్నువడ మధురై అంటూ గోధుమ కూడా చెప్తూ ఉన్నది. అలాగే మాయన్నని ఈయన చెప్తూ ఉన్నాడు. అదిగో అటువంటి వాడు సుమా ఆయన, అట్లాంటి ఆయన యొక్క శరీరకాంతి నీలం మేఘ కాంతి, శ్రీయపతి లక్ష్మీ భర్త అలా ఆయన్ని ఊర్చి చెప్తూ ఉన్నాను అన్నాడు ఈయన. పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాను, ఆయన విషయాన్ని చెబుతూ ఉన్నాను ప్రభావాన్ని అంటూ కూడా చెప్పారు. ఇక ఆ రాయినప్పుడు చూస్తే తుయక్కరు నిర్దోష అంతఃకరణ రాయ్ సమ్యజ్ఞాని గళాన బ్రహ్మరుద్రాదిగళుకు కూడా అరియవరితాయ్ ఇరుంద దివ్యావతారం తుడక్క ఆహవుళ్ళ మహాశ్చర్యంగళై చేత అరుల వల్లనాయ్. నిర్దోషమైనటువంటి అంతఃకరణములు కలిగిన జ్ఞానులు అయినటువంటి బ్రహ్మరుద్రాదులను కూడా ఇలా తన యొక్క అవతార చేష్టల చేత మాయలో పడేసేటటువంటి ఆశ్చర్యమైనటువంటివి చేసేటటువంటి వాళ్ళట పనులు చేసేవాడు. కాలమేఘ నిభమాన దివ్య రూపత్తై, కాలమేఘము శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం అంటారు. అలాగే అన్నమాచార్యులు కూడా అన్నాడు కాలమేఘమా అంటూ. కాలమేఘం నల్లని మేఘం, అది చూస్తూ ఉంటే కాసేపట్లో ఆ వర్షము కారుతుందో ఏమో కానీ మన కళ్ళని మాత్రం నీరు కార్చేస్తుంది, హృదయాన్ని ద్రవింపజేస్తుంది. హృదయం ద్రవించిందంటే నీరు వచ్చేస్తూ ఉంటుంది. అది అటువంటి దివ్య మంగళ విగ్రహము, దివ్య రూపత్తయుడయనాయ్, దివ్య రూపము కలిగినటువంటి వాడు ఆయన. ఇరుంద ఎంబెరుమానుడయ్య, అలా ఉన్నటువంటి ఎంబెరుమాన్ తిరువులహళంద నల్ల అడిపొదై ఆ లోకాలను కొలిసినటువంటి పాదములట అవి. ఆ పాదములు లోకాలను కొలిసినవి. ఆ కొలిసేటప్పుడు వశిష్ఠ చండాల విభాగమర ఎల్లారు తలయిలు ఒక తిరువడిగలై వైత్తాన్. ఎలాంటివి అనంటే ఈడులో చెప్తూ ఉన్నారు అది వశిష్ఠ చండాల విభాగము. వశిష్ఠులు అంటే శ్రేష్ఠులు అని అర్థం. ఈ వశిష్ఠుడు అనే మహర్షి ఒక్కడని కాదండి అక్కడ. వశిష్ఠుడు అంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు. చండాలుడు అనంటే తక్కువవాడు, ఆచారంలో తక్కువవాడు. ఇది తేడా చూడకుండా మొత్తం అందరి యొక్క తల మీద పెట్టాడట, పాదములనప్పుడు పెట్టాడు. అదిగో అది మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని అంటే అది ఎప్పుడూ చెబుతూనే ఉండాలి అంటున్నారు. ఆయన పాదాలు పాదుకలు కూడా మనము దేవాలయంకి వెళ్ళినప్పుడు అవి తీసుకొస్తే ఆయన ఎవరు ఆళవందారు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో కదా పునశంఖ నథాంగ కల్పక ధ్వజారవిందాం కుశవజ్రలాంఛనం త్రివిక్రమ త్వచ్చరణాంబుజద్వయం మదీయ మూర్ధానమలంకరిష్యతి. ఎప్పుడయ్యా నా శిరస్సును ఎప్పుడు పెడతావు? అప్పుడు పెట్టే ఉండగానే ఇంకెప్పుడు అని అంటే చాలటం లేదన్నమాట. మళ్ళీ ఎప్పుడు అన్నట్లుగా ఇష్టమైనటువంటిది చూస్తూ ఉంటే మళ్ళీ ఎప్పుడు అని దీన్ని అనుభవించేది అని అంటారట. కదా మళ్ళీ ఎప్పుడో, కదా పునః మళ్ళీ ఎప్పుడో, శంఖరథంగ కల్పక ధ్వజ అరవింద. ఇవి ఎటువంటి గుర్తులే దాంట్లో ఉండేవి? వజ్రముల గుర్తులు, కల్పవృక్షముల గుర్తులు, శంఖముల గుర్తులు, రథాంగము చక్రముల గుర్తులు, నాగేటి ఈ అన్నీ కూడా ఎన్ని గుర్తులు ఉన్నాయో, శుభ చిహ్నములు అన్నీ ఉంటాయి. అతి సామాన్యులకి ఏదైనా ఈ ఏళ్ల మీద చూస్తూ ఉంటారు, శంఖాలు ఉన్నాయా చక్రాలు ఉన్నాయా, ఏకచక్రే మహాభోగి అంటూ ఇదివరకు ఇప్పుడు కూడా అనుకోండి ఆ జ్యోతిష్యం చెప్పడానికి వస్తుంటారు వాళ్ళు తాటాకులు అవి పట్టుకుని. ఇక్కడ చక్రాలు ఉంటాయి, ఏకచక్రే మహాభోగి అంటూ ఇక ద్విచక్రే చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటిది అసలు ఈ చక్రములు అంటే ఊరికే వేళకి చివరిలో ఏర్పడిపోయి ఉన్నాయే పెద్ద గొప్ప అయితే. అసలు ఇక గుర్తులు ఎన్ని ఉన్నాయో, శుభమైనటువంటి గుర్తులు, అదిగో అటువంటి పాదములు అందరి తలల మీద పెట్టేటప్పుడ ఉపదేశ నిరపేక్ష మాహనాన్ ఏమి ఇది ఏదో ఒక ఉపదేశాన్ని పొంది అలా చేసి ఇలా చేసి పొందినీ కాదయ్యి పరమాత్మని చేరటానికి ఎవరు అవసరంలా, కాకపోతే అలా అంటే తిడతారు కానీ ఆయనే పరమ గురువు, మరి లోకమంతా మరొక దారిలో పడిపోతుంది పోతే పోనీయండి, ఇప్పుడు అదేమీ అంత పెద్ద విశేషం కాదు. అక్కడ నిరపేక్ష, ఏ అపేక్ష లేకుండా ఉపదేశ నిరపేక్ష అంటున్నారు, ఏమీ కూడా కోరకుండానే వీళ్ళు తెలివిగల వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ జ్ఞానుల పంచ సంస్కార పరుల శ్రీ వైష్ణవుల నిత్యుల ఎన్నో పేర్లు పెడతారండి మళ్ళీ దీంట్లో రకరకాలుగా. అసలు ఉన్నది మొత్తం వైష్ణవం, ఇది కులం కాదు, కులమని భ్రమింపజేస్తూ ఉంది లోకాన్ని కాదు. శ్రీ వైష్ణవులు అని అంటే విష్ణు భక్తులు. మరి శ్రీ వైష్ణవమే కులం అయితే శైవం కులం కావాలి, శాక్తేయం కులం కావాలి, అన్నీ మతాలన్నీ కులాలు అయిపోతాయా? ఏదో అలా వెళ్ళిపోతూ ఉంది ప్రపంచం. కనుక ఎవరు చెప్పినా వినరని చెప్పానుగా ఇందాకే, ఎవరు చెప్పినా వినరు ఏది కూడా, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఉపదేశ నిరపేక్షమాన ఆ ఉపదేశము అనేటటువంటిది కోరకుండానే కూడా సర్వకరణంగళాలు మరణ ప్రయోజనమాయికొండు అనుభవికెత్తనాహాదే ఎందుకొండు స్వస్వభావత్తై పేసుకుగిరారు. నమ్మాళ్ళ వారిదట ఇది, ఏది ఈయన స్వభావాన్ని చెబుతూ ఉన్నారు, ఆ స్వభావాన్ని పేసుగిరారు చెబుతూ ఉన్నారు. ఏది అనన్య ప్రయోజనుడై ఈయన వేరే ప్రయోజనాలు కోరట్లా, ఆయన పాదములనే పట్టుకోవాలి కౌగిలించుకోవాలి అని ఎలా కోరుతూ ఉన్నారు. సర్వకరణంగళాలు తన యొక్క ఆ కరణములు అని అంటే సాధనములు, ఇంద్రియాలు చేతులు కాళ్ళు మొత్తం అన్నీ కూడా ఒక్కసారి ఆయన్ని కౌగిలించుకోవాలి అనిపిస్తూ ఉందట. అప్పుడు ఈయనకి ఇలా అయిపోయాడు ఈయన అని చెప్పారు. ఈ కౌగిలించుకోవాలని అనిపించటము ఏమిటి అనేది మనకి తర్వాత నాలుగో పాసురం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఈ భావం ఇక్కడ ఎందుకు వచ్చింది ఈయనకి అనేది అలా చెప్పారు ఈ పాశురమునందు. మరి దేవతలు కూడా ఎదురు తిరిగారు అని అంటే ఇక్కడ కొంచెం చెప్తూ ఉన్నారు. దేవతలు రజస్తమ ప్రచురదు, ఆ గుణాలు అదిగో అలా ఉంటాయట. ఏమిటనంటే కృష్ణావతార కాలంలో వచ్చి ప్రార్థన చేశారు, నరకుడు దండెత్తి వస్తూ ఉన్నాడు, నరకాసురుడు దీపం కనపడితే చాలు మీద పడుతున్నాడని, అటువంటి వాడిని నువ్వు వధించాలి అని చెప్పి కోరితే ఆ సత్యభామాదేవిని కూడా గరుత్మంతుడి మీద ఎక్కించుకుని వెళ్ళాడు. అక్కడ నరకుడిని వధించాడు. 16,000 మంది ఉన్నారట అక్కడ చెరలో, 16,000, 16,100 సరే ఊరికే అంటే వందలు పెద్ద లెక్కలో కాదు కదా అని చెప్పరు, 16,100 అంటారు. ఆ తర్వాత 108 మరి 16,108 చెబుతుంటారు మరొక చోట. కనుక అక్కడ 16,100 ఉండాలి. ఈ మిగిలిన చోట్ల 8 పట్టమహిషులు. వీళ్ళందరూ స్త్రీలని వాడు చెరపట్టించాడు, పెళ్లి కాని పిల్లలు వీళ్ళు. ఇక జరాసంధుడు ఏం చేశాడు, వీడేమో శక్తికి బలి ఇయ్యడానికి వీడు తీసుకొచ్చాడు వీళ్ళని కన్యలని. వాడు భైరవ పూజ చేయడానికి రాజకుమారులని వాడు అపహరించుకుపోయాడు. మరి అక్కడ భీముని చేత జరాసంధుణ్ణి వధించి వాళ్ళు కబురు చేశారు శ్రీకృష్ణస్వామికి రక్షించమని. అక్కడ భీముడి చేత జరాసంధుణ్ణి వధించి వాళ్ళని విడిచిపెట్టించాడు. ఇక్కడ నరకాసురుడిని నరకవధం పండి శరైకిడంద స్త్రీగళయ్యం, ఆ నరకవధ చేసి శరైకిడంద చెరలో ఉన్నటువంటి స్త్రీలను విడిపింపచేశాడు. విడిపింపచేసి మీ మీ రాజ్యాలకు వెళ్ళండి అన్నాడు ఆయన. ఏమయ్యా మా రాజ్యాలకు వెళ్ళాలి, మేము ఏం చేయాలి వెళ్ళి, ఏం చేయటం ఏంటమ్మా, మీ ఇళ్ళకి వెళ్ళండి, వెళ్తే వధించి పంపించవే వాళ్ళందరూ రాజులు, వాళ్ళందరూ పురుషులు కనుక చెల్లిపోయింది, ఎప్పుడో పోయారు వాళ్ళందరూ, వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు, అయిపోయినాయి అన్నీ, చరిత్ర అంతా ఎక్కడికో వెళ్ళింది. మేము స్త్రీలమయ్యా, అప్పుడు వెళ్తే అందరూ మాకంటే చిన్నాళ్ళేగా, ఈ దుర్మార్గుడైన నరకాసురుడు తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అనుకున్నాం, కానీ చాలా గొప్పవాడు ఈ నరకాసురుడు అన్నారు. వాడిని స్తోత్రం చేశారు, నరకాసురుడు గొప్పవాడని. ఎందుకంటే ఇదిగో నిన్ను చూపించాడు కదా, ఇప్పుడు ఇంకా మమ్మల్ని ఎవరు చేసుకుంటారు, నువ్వే చేసుకోవాలి, ఇంకెవరయ్యా చేసుకునేది, వెళ్తే ఇంకా ఇక్కడ అంతా చిన్నపిల్లలే, ఇక వాళ్ళందరూ మేము సంకరెత్తు తిరగాలి, ఇదిగో మా ఆయనని. ఏమయ్యా వెళ్ళిపోమంటా, ఎక్కడికి వెళ్ళిపోమంటావయ్యా, ఏమిటి అసలు నీ స్వరూపము, నమ్మాళ్ళవారు చెప్పినట్టు ఈ కాలమేఘం అంటున్నారుగా, నీళ్ళ మేఘము డాలు డీలు సేయగ చాలు, మెరుగు చామని చాయమే నితోడ, అరవిందముల కచ్చులడగించు జిగిహెచ్చు నాయితంబగు కన్నుదోయితోడ, ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు ద్వాలంగనాడు కౌస్తుభముతోడ, పులుగురాయని చట్టు పలవన్ని నొరవెట్టు హొంబట్టు జిలుగు గింటెంబుతోడ. ఎదురుగా కనపడుతుంటే నువ్వు ఆ నీలమేఘము డాలు, ఆ కాంతిని కింద పరిచేటటువంటి మెరుగు చామన ఛాయ మేని, కాంతి కలిగినటువంటిది సుమా, కాకి నలుపు కాదు, నలుపు నలుపు అంటే కాంతితో కూడినట్టు నిగనిగలాడేటటువంటి నలుపు, నైగ నిగ్యము ఇంద్ర నీలమణులు గుట్టపోసినట్లుగా ఉండే నీ దివ్యమంగళ విగ్రహం అది. ఆ వికసించిన పద్మములు సూటిగా ఉంటాయి, చెక్కినట్లుగా అలా చూపుల రెప్పలు, కనురెప్పలు ఉన్నాయ్యా, నీ రెప్పలు సూటిగా అలా ఉన్నాయి. అదిగో అటువంటి నేత్రములు నీ వికసించిన సహస్రపత్రములు వేయి రేకుల తామరలు వంటి నేత్రములు. అలాగే ఆ బాలార్కుడు ఉదయించే యొక్క బాలభాను బింబమును తిరస్కరించేటటువంటి కౌస్తుభ మణి మెడలో మెరుస్తూ ఉన్నది. అలాగే పులుగురాయుడు, ఆయన వేదమయ శరీరము బంగారు రెక్కలు అయినయి, అది ఒరిపిడి పెడుతుందట. ఈ గరుత్మంతుని రెక్కలు నిజంగా బంగారమా, నకిలీ బంగారమా? ఇప్పుడు నకిలీ బంగారం గీసి కదా చూసేది, వరపెట్టు వరపెడుతుంది ఏది, నీ యొక్క ఆ బంగారు వస్త్రము పట్టు పీతాంబరము ఆ రెక్కల మీద ఇలా బరాబర అటు ఇటు ఊగుతుందట. అది ఇది ఎలా ఉందంటే ఇది నికార్సా లేకపోతే నకిలీ అని చూస్తున్నట్టుందయ్యా. ఆయన వేదమయుడు, ఈ వేదములు కరెక్టేనా అని చూస్తున్నట్టుగా కూడా ఉన్నది. ఇట్లాంటి నిన్ను విడిచిపెట్టి మేమెక్కడికయ్యా పోయేది? మరేం చేయమంటారు, ఏం చేసేదేంటి, పెళ్లి చేసుకుంటావా చేసుకో, లేదంటావా తాళి కట్టు మెడకి, లేదా ఉరే అంతే, ఉరి కట్టు తాళి కట్టు ఏదైనా నీ ఇష్టం, ఇక పోతే పోతావు, నువ్వు కట్టపోతే ఉరేసుకుపోతావు అంతేకాని ఇళ్ళకపోయే పని లేదన్నారు. ఇంకేం చేస్తాడు, సరే స్వర్గానికి ఇలా ఇవన్నీ ఇచ్చేయాలి, అక్కడ మా పెద్దమ్మ ఉన్నది, అదిగో ఆమెకి ఇచ్చి వస్తాను అని చెప్పి వీళ్ళని పంపించాడు. ఆ మేనాలతో ఆ సంపదలు, ఆ నరకాసురుని కొడుకు భగదత్తుడు వాడికి పట్టాభిషేకం చేశాడు, వీరిని ద్వారకకు పంపించాడు. అక్కడేదో ఒక చిన్న మొక్క తీసుకుంటే ఏది పారిజాతం ఒక మొక్క, ఇది హరివంశపు కథ, ఒక మొక్క తీసుకుంటే ఎదురు తిరిగాడంట, ఎక్కడ పట్టుకెళ్తున్నావంటూ. అప్పుడే కదా అసలు తడి ఆరిందా, ఈ నరకాసురుడిని చంపి ఇవన్నీ తీసుకెళ్ళిస్తే దిక్కు లేక దీపాలు వెలిగించుకుని మొక్క తీసుకెళ్తావని వజ్రాయుధం పట్టుకుని ఎదురు తిరుగుతాడు దేవేంద్రుడు. మరి ఏమిటిది, ఆయన మాయ కదా, లేకపోతే ఎలా. ఎరుక వల్లదే నిర్జరేంద్రత కాల్పనే, ఏంటి ఎరుక వద్దా, ఆ నిర్జరేంద్రత దేనికి, తగలబెట్టనా అంటాడు పోతుంది సుఖమహర్షి. అంటే తులాభారము లాంటి కథ లేదు కానీ పారిజాతం తెచ్చిన కథ మాత్రం మళ్ళీ భాగవతంలోనూ ఉన్నది, హరివంశంలో ఇంకెక్కువగా ఉన్నది. కనుక పోతను గారు అనిపించాడు, సుఖమహర్షి అంటున్నాడు, ఎరుక వల్లదే నిర్జరేంద్రత కాల్పనే, జ్ఞానం అవసరంలా, తెలివద్దా వీడికి, అంతకు ముందు అప్పుడుదే మర్చిపోయాడా, చేతి తడి ఆరలేదే ఇంకా, ఆ చేతితో వజ్రాయుధాన్ని పట్టుకుని ఎదురొస్తాడా, ఎందుకు వీడి నిర్జరేంద్రత, తగలబెట్టనా దేవేంద్ర పదవి అంటున్నాడు ఆయన. అదిగో అలా సురల తామ సంబు చూడనరిది. కాసేపు అలా పడతారు, మళ్ళీ కాసేపటికి కాళ్ళు పట్టుకుంటారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు స్వామి తీయలదే. అది అట్లా జయించి ఇలా తీసుకుని వచ్చినటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని చెప్పారు. ఇప్పుడు అదిగో ఆ విగ్రహంలోకి వెళ్ళిపోతూ ఉంది ఆయన యొక్క సుగాఢం పరిశస్వజే అన్నారు. గాఢంగా కౌగలించుకోవాలి అనేటటువంటి ఒక భావము పరమాత్మకి కలిగింది, ఈయనకి కలిగిందట. ఆయనేమో అక్కడ కృష్ణావతారంలో కౌగిలించుకున్నాడండి. ఈ ఇవన్నీ ఉన్నాయే ఏవి గుర్తులు, శంఖ రథాంగ హల కులిశాంకుశ ధ్వజ శరాసన ఛత్ర రథాంగ కల్పకోజ్వల జలజాత రేఖలు అంటారు రామదాసు గారు దాశరథి శతకంలో. శాంకములై కనపడుతున్న కనపడుతున్నాయా, ముద్రలతో కనపడుతూ ఉన్నాయి. నా శిరమును దాల్చి ప్రోవగదే దాశరథి కరుణాపయోనిధి అంటాడు ఆయన. అలా వాటితో ఎవరినండి, అక్రూరుడినట. అక్రూరుడు వచ్చాడు, అక్రూరుడిని అక్రూరోస్మి ఇది చరణౌ ననమ ననామ శిరసాహరేహే. అక్రూరుడు నేను అని పాదముల మీద పడ్డాడు. ఆ పాదములు వేడితే సోప్యేనం ధ్వజవజ్రాబ్జ కృతచిహ్నేన పాణిన సంస్పృశ్య ఆకృష్య చ ప్రీచ సుగాఢం పరిశస్వజే. ఈ ధ్వజ ఈ గుర్తులు ఉన్నటువంటి ఆ చేతులతో అతడిని అలా స్పృశించి కౌగిలించుకున్నాడు. సుగాఢం గాఢంగా కౌగిలించుకున్నాడట అక్రూరుడిని. ఇది గుర్తుపెట్టుకోవాలి, పురుషుడిని కౌగిలించుకున్నాడు. ఇక్కడ పురుషుడా స్త్రీయా కాదు, ఆత్మతత్వము గొప్పది అనే దాన్ని తర్వాత నుంచి చెప్పబోతారు ఈయన. అందుకోసం దీన్ని గుర్తుపెట్టుకోమంటున్నా. స్త్రీ భావాన్ని, నాయకీ భావాన్ని తర్వాత ఈయన తీసుకుంటాడు. ఆ నాయకీ భావం అనేది స్త్రీ అని కాదు అని తెలియచేయటానికి, అది ఆత్మభావము. అందుకోసం ఇక్కడ చెప్తూ ఉన్నా, తర్వాత ఫలశ్రుతి చెప్పుకున్న తర్వాత దాంట్లోకి వెళ్తాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.